పాత్రం సదా విత్తమింద్ర పిభాసో మేనాదక్రతో పూర్ణ ఆహాపోమ నిరస్య మధ్వోజం విశ్వజిత విహర్యంతి దేవాః ఇంద్రవృధాజనాసో హిత ప్రాయసో వృషభక్వజం తే అస్మాకం తే మధుమత్తమానీమా భూభన్ సవరాతేషు హర్య ఇంద్రపూర్యాణి ప్రనూనం వీర్యాభోజం ప్రథమాకృతాని సదీనమన్యులశ్రతాజో అద్రిం సువేదనామృణోర్బ్రహ్మణేగా నిషదీయగణపదే గణేషు త్వామాహుర్విప్రతమం కవీనా నృతే త్వత్క్రీయతే కించనారే మహాభక్తం మాధవం చిత్రమచ్చ అభిఖ్యానో మఘవన్నాధమానాన్ సకే బోధివసుపతే సఖీనాం కృతిరణగచ్చుర్మా భక్తే జిదాభజారాజే అస్మాన్ తమస్యజ్జావా పృథివీ సచే దశా విశ్వే భర్దేవైరను సుష్మామావతాం యథైత్రం బాణో మహిమానమింద్రియం వీత్మీ సోమశ్చక్రతువర్ధత తమస్య విష్ణుర్మహిమానమోజసాం సృందధన్వాధూనో విరత్సతే దేవేభిరింద్రో మఘవా సజావభిర్వృత్తం జ ఘన్వాభవద్వరేణ్య విక్రేణయదీనాభిభ్రదాయుధమస్థీతాయుధే సంభ్రమావిదే విశ్వే అత్ర మరుద సహత్మనామధ్వన్వగ్రమహిమానమింద్రియం విజ్ఞానయేవ్యబాధతస్పృహ ప్రాపశ్యద్వీరో అభిపౌంస్యమ్రణం అవృశ్చద్రిమవశ్చతస్రజతస్తభ్రాన్నాగంధవశ్రయాపృథం ఆదింద్ర సత్యాదవీరవత్యదవరీయోజ్జావా పృథివీ అబాధత అపాభరద్రుషితో వజ్రమాయ సంశ్రేమం మిత్రాయమరుణాయ దాసుటే ఇంద్రశ్చాత్రదవీభ్యో విరప్సిరృధాయతో ఆరంభయంతమన్యవే విత్రం యదుగ్రావ్యవృశ్చదోజ సాపో విభ్రతం తమసా పరీవృతం వీర్యాణి ప్రథమాని కృత్వా మహిత్తేభిర్యతమానౌ సమీయతుః ధ్వాంద్రం రమోరధ్వతే హత ఇంద్రో మన్నా పూర్వభూతావపత్యత విశ్వే దేవాసో అధరిష్ణ్యాధ్వజన్ సోమవత్యావచస్యా రద్ధం రద్దమహిమింద్రస్య హన్మానాగ్నిర్నయం వై స్పృష్వన్నామావయతి భూరిదక్షేభిర్వచనేభిర్విక్వాభిః సఖ్యేభిః సఖ్యాని ప్రమోదత ఇంద్రోధునిం చచుమూలిం చ దంభయం శ్రద్ధామనస్యాధేన చేతభీతాయే స్వస్యాయేభిర్మంసైర్నివచనాది సంసన్న సుగేభిర్విశ్వాదురితాతారేమ విదోషుణావుర్భియాగాధమద్య ధర్మాసమందాద్విధం యావదస్తయోర్జుష్టిం మాదరిష్వా జగామ ఇవస్వజ్యోతిషీణానామేషన్ విదుర్దేవా సహసా మానమర్తం తిస్రో దేష్టాయ నిర్వీతిరుపాసతే దీర్ఘశ్రుతో విహిజానంది బన్నాయ తాజాన్నిలిక్యః కవయో నిదానం పరేషు యాగుహ్యేషు వ్రతేషు చతుష్కపర్దాయువతిః సుపేశా ఘృతప్రాతీకా వయునా నివస్తే అస్యాం సుపర్ణానిషానానిషేదుర్యత్ర దేవాదధిరేభాగధేయం ఏకస్వపర్ణస్త ముద్రమావీవేదత ఇదం విశ్వం భువనం వితష్టే తమం పాకే నమనసాపశ్యమంతీతస్తం మాతారేభిజపూరేభి మాతరం సువర్ణం విప్రాః కవయోపచోభిరేకం సంతం బహుధా కల్పయంతి ఛందాంసి జనధాతో అధ్వరేషు గృహాన్ సోమస్యమిమతే ద్వాదశ ంసాంశతుర కల్పయంతశ్చందాంసి జగధత ఆద్వాదశం యజ్ఞం విమాయ కవయోమనేదరక్షామాభ్యాం ప్రరసం వర్తయంతి చతుర్దశాన్యేమ హిమానో అస్యతం ధీరా వాచా ప్రణయంతి సప్త ఆత్మానం తీర్థం కైహ ప్రబోధ్యేన పథా ప్రపిబందే సుతస్య సహస్రధా పంచదశాన్యుక్తాయ భద్యా వా పృథివీతావదిత్తత్ సహస్రధామహిమానః సహస్రం యావద్బ్రహ్మవిష్టి సంతావదీవాగ్ ప్రచ్ఛందాం యోగమావే దధీరః కోదిర్భ్యాం ప్రతివాచం పపాద మృత్యుజామక్షమం శూరమాహుర్భరీయింద్రస్య నిచీకాయకస్వీత్ భూమ్యా అంతం పర్యేకే చరద్విరథస్య ధూర్యుక్తాసోస్తు శ్రమస్య దాచి ఘోరవిద్విజివీమహం జంఘనా నీహవేహవామితి దివి మే అన్య పక్షో బోధో అన్యమాజీకృషం కుమిత్వమస్యామితి అహమస్మి మహామహోభిరభ్యముదీరిన కుమిత్వమస్యామితి గృహో జామ్యరం కృతో దేవేభ్యోహ్యవాహన కుమిత్వమస్యామితి భద్రం నో అపి వాదయమనాః హరిః ీనాయం విశ్వేమంతూమాశ్రవూర్యోజాశ్రుర్దాయసంహాది అవ్యనచ్చవ్యనచ్చదస్థిరేణ ప్రభృతామదేషు క్రతుమీ వృంజంది విశ్వేర్భవంతూమా స్వాదో స్వాదీయ స్వాదునా సృజాసమధస్త మధుమధూనాభియోధీ సిద్ధిపాదనాజయం తమ్ మదే మదే అనుమదంది విప్రాహ ఓజీయో ధృష్ణో స్థిరమాదానుభాదుభానాదువేవాయమ్మహేణ ప్రపశ్యంతయుధేన్యా నిభూరి రోజయామితాయుధావచోభిస్కందే బ్రహ్మణావయాంసి సుధేయం పురవత్వమత్యమాదర్శదేశోన్ ప్రదాక్షతే ప్రతిమానాని భూరి నిదద్దిలేవరం వరం జగస్మిన్నాదాదులోనే ఆ మాతరా స్థాపయతే విఘత్నో అతయినో నిగర్వరా గురూని ఇమా బ్రహ్మ బృహద్దీవో విభక్తీంద్రాయ దూషమగ్రియస్వర్గా మహోద్రస్య క్షయతి స్వరాజోదురస్య విశ్వా అవృణోదపస్వా ఏవా మహాన్ బృహద్దీవో అథర్వాజస్వాం తల్వామింద్రమేవ సదారోమాదరిభరీర నిప్తాహిన్వంతి చదవదాబద్ధయంతి చ హిరణ్యగర్భస్వమవత్పదాగ్నే భూతస్య జాతః పరివేక ఆసీత్ స దాధార పృథివీమా కస్మై దేవాయ హమిడా విధేమ యత్మనాభరదాయ విశ్వ ఉపాసతే ప్రసిడం యస్యామృతం యస్య మృత్యు కస్మై దేవాయ హమిడా విధేమ యత్రాణతో నిమిడతో మహిత్వై కలిత్రాజగతో బభూవ యైషే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హమిషా విధేమ యస్యేమే హిమవంతో మహిత్వా యస్య సముద్రం రసయా సహాభుః యస్యేమాః ప్రతిఘో యస్య బాహూ కస్మై దేవాయ హమిషా విధేమ ఏన ద్యోరుగ్రా పృథివీ చ దృఢాయేన స్వస్థభితం యేన నాకాః యో అంతరిక్షే రజతోభిమానః కస్మై దేవాయ హమిషా విధేమ గ్రంథసి అవదాతస్తభానే అభ్యేత్రే తామనసారే జమానే యత్రాధితోర ఉదీతో విభాతి కస్మై దేవాయ హమిషా విధేమ ఆపో జయత్రిహదీర్భి సమాయం గర్భం దధానా జనయంతిరగ్నిం తదో దేవానాం సమవర్తత సురేగః కస్మై దేవాయ హమిషా విధేమ యస్తిలాపో మహిళా పర్యవశ్యద్దక్షం దధానా జనయంతిర్యజ్ఞం యో దేవేష్వధి దేవయేక ఆసీత్ కస్మై దేవాయ హమిషా విధేమ మానోయింద్రియజ్ఞనితాయ పృథివ్యాయో భాదివం సత్యధర్మాజాన యశ్చాపశ్చంద్రాబృహతీర్జాన కస్మై దేవాయ హమిషా విధేమ ప్రజాపదేనత్మదేనాన్యో విశ్వాజాతాని బలిదాప బూవ యత్కామాస్తేజుభుమస్తన్నో అస్తు వయం శ్యామపదయోగీనాసన్నచిత్రమాఘ సంగృణీషే వామం సేవమతీమద్విషేణ్యం సరాసతే సుమృధా విశ్వధాయ ధోగ్యర్హోదా గృహపతి సువీర్యం గృహాణో అగ్నే ప్రతిహర్యమేవ చో విశ్వాని విద్వాన్ ప్రయునాని సుక్రతో ఘృతాన్యబ్రహ్మానే గాతుమేరయతవ దేవాజనయన్ననో వ్రతం సప్తధామాని పర్యన్నమర్త్యోదాసద్ధాతుడే సుకృతే వామహస్వ శ్రీరేణ రయినాగ్నే స్వాభువాయస్వానత్సమిఘాతం జూనస్వ యజ్ఞస్య కేతం ప్రథమం పురోహితం భవిష్మంతజీలతే సప్తవాదినం శృణ్వంతమగ్నిం ఘృతపృష్టముక్షణం ప్రణంతం దేవం ప్రేషతే సువీర్యం తం దోష ప్రథమో వరేణ్యస్స భూయమానో అమృతాయమత్స్వ ం వర్జయన్ మరుతో దాసుషో గృహే త్వాం సోమేభిర్మృగవో విరురుచు ఇషం దృగం సుజలాం విశ్వధాయ సంయజ్ఞప్రియేయజమానాయ సుక్రతో అగ్నే ఘటద్వస్త్రృతాయజ్ఞం పరియన్ సుక్రతూయసే ృషోదంగయజం సమానూషాయమృధరాజ్యమగ్నేన వృజంతో అధ్వరే నిష్టావహ్మందవాజినం గృహంతో అగ్నే విదధేషు మేధదా రాజస్ఫోరం యజమానేషు ధారయ యూయం వాత స్వస్తిభిస్తదాన అయం వేనస్యోదయ కృష్ణీ గర్భాయోజలాయోరజతో విమానే హిమమవాం సంగమే సూర్యశ్చ విభిన్న విప్రామతిభిః విహంతి సముద్రాదోర్మిముదీయత్తి వేణో నా భోజా పృష్టం హర్యదశి ఋతశ్చదానామీ విష్ట విభ్రాచమానం యోనిమభ్యనోషదవ్రా సమానం పూర్వీరవివాసారాశిష్టం వత్సస్య మాతరస్సనీరా ఋతశ్చదానామీచక్రమానాదిగంతి మధ్వో అమృతశ్చరాధీ జానందో రూపమాగతం ద విప్రా మృగశ్చోరం అమృతారిణామోగతిష్మిరాయోర్తి పరమేవ్యోమన్ శరత్ప్రియస్యోనేన ప్రియశ్రాంతిరత్ప్రక్రేరన్యేతమేన నాగేరుమయస్వరందంగ అభ్యరక్షరత్వాణ్యవక్షం వరుణస్ దూతం జమస్యోనౌనం భూరణ్యం ఊర్ధ్వగంధర్వాధినాగే అస్తాత్ ప్రత్యం దిమిత్రా విభ్రాదస్యాయుధాని వశానోరక్రం త్వరం స్వాజనత ప్రియాణిముద్రమభియజిగాధిపంగ్రద్ధాభిహన్మన్ ఇమన్నా అగ్నముపయజ్ఞమే హి పంచయామం ద్రువృతం సప్తదంతం అహోహవ్యవాదన పురోగాజ్యోగే దీర్ఘం దమాదయుష్టా అదేవాచ్యేవ ప్రజలాయన్ ప్రపశ్యమానో అమృతత్వమేమి శ్రీరంగత్సం తమసి భోజాశ్వాచరణీనాభీమేమి పశ్యన్నీ మయాతరామీ మే గురూని సంసామిపేరాజేవాజ్ఞయాజ్ఞం భాగమేమి భక్తీ సమా అగరమంతరస్మింద్రం వృణాన పితరం జరామి అగ్నిస్వామరో నష్ట వందే వర్యావద్భాక్రమ్యాయన్ నిర్మాయ ఉద్వే అసూరా భూమన్వరుణకామయాన రాజన్న వేదం విభిన్న మమ రాక్షస్యాధీవత్యమేహి ఇదం వరిదమిదాసవామయం ప్రకాశపుర్వా అంతరిక్షం అనావృత్నం నిరేహీ సోమహవిశ్వాసంతం హవిడాయజామ కవిః కవిత్తాజిరూపమాస జల ప్రభూదేవరో నో నిరవశ్రేయత్ క్షేమం కణ్వానాజనాయో న సింధవత్తాశ్రవర్ణం సుజాయో పరిభ్రతి జ్యేష్టమింద్రియం దాజం వేదాజీమాక్షేది స్వదయామదంతి తాజీం విజో నరాజానం వృణానాదీభత్సో అపవృత్రాదిష్టన్ దీభత్సూనాం సయుజం హంతమాహురపాం దివ్యానాం సఖ్యేతరం తమ్ అనుష్ఠుభవనో చూర్యమానమింద్రన్యక్షవయోమీషా అహం రుద్రేభిర్వసో విశ్వరాజమాదిత్యైరుత విశ్వదేవై అహం మిత్రావరో నోభాభిర్జమింద్రాజ్ఞీ అహమశ్వి నోభా అహం రోమమాఘనసం విభర్జహం ద్రష్టారముత భూషణం భరం అగంధాభిద్రవీణం హవిష్మాదేశు ప్రావ్యే యజమానాయ సంపదే అహం రాష్ట్రీ సంగమీవసూనాయజ్ఞానాదేవాద పురుత్ర భూరిష్టాం భూర్యా వేదయన్ ఇతి మజాతో అన్నవత్తిలో విపస్య దియ ప్రాణీ దిజయీం శృణోత్యుక్తం అమంత హోమాంత ఉపక్షియంతి శృతి శ్రూత శ్రద్ధిమంతే వదామి ఆ స్వయమిదం వదామి యుక్తం దేవేభిః ఋతమానుషేభిః యం కామయేతంత ముగ్రం క్రీణోమిదం బ్రహ్మాణం తమృం తం సోమేధా అహం రుద్రాయ ధనురాజ నోమి బ్రహ్మద్విషేసరేహం తావు అహంజనాయ సమదం కృణోమ్యహంజావా పృథివీ ఆవివేశ అహం దూరే పితరమస్య మూర్ధన్మయోనిరత్స్వాద్రే భువనాను విశ్వోదాముంద్యాత్మనోపస్మృశామి అహమే వాతయివ ప్రవామ్యారభమానా భువనాని విశ్వా పరో జివ పరజేనా పృథివ్యైరవీమహిరా సంబూవ నమం గోదూరితం దేవాదో అష్టమర్జం సోజమర్జమామిత్రోదయం శివరుణోదిద్విషాజం వేణీమహేమరుణమిత్రార్యమన్ చేరం సోజూజం పాధనేతమర్జమదిద్విషా తే నూనం నోజమూజేవరుణో మిత్రో అర్జమా నయిష్టావునో నేష నిపరిష్టావున పరిగణ్య దిద్విరా యూజం విశ్వంపరి బాధవరుణో మిత్రో అర్జమా యుష్మాకం సర్వాణి ప్రియే శ్యామ సుప్రణీతయో దిద్విరా ఆదిత్యాసో అధిశ్రుధో వరుణో మిత్రో అర్జమా ఉగ్రం మరుద్ధీ రుద్రం భూ దేవేంద్రమగ్నిం స్వర్గయే దిద్విషా నేతారభూషణస్తిరో వరుణో మిత్రో అర్జమా అదివిశ్వాలిరాజానశ్చరణీనామతిద్విషా సురవస్మభ్యమూతయే వరుణో మిత్రో అర్జమా శర్మ యందు సప్రస ఆదిత్యాసోయీమహే అదిద్విషాహ్యద్వో గౌర్యమంజతాయత్రోష్వా అస్మన్మంజత్యం హార్యజ్ఞే ప్రసరం నాయో ేవ్యాఖ్యలాయీపూరుత్రేవ్యాక్షిశ్రాధిశ్రియోధిమత్యావతో దేవ్యోద్యోతిడా బాధతే తమస్వరామగ్రదోషతం దేవ్యాయతి అపేదోహాసతే తమా ణో అద్యయస్యాజం నిదేజా వన్న విక్ష్మహి వృక్షేణ సతిం వయా నిగ్రామాసో అవిక్షదరిభద్వంతో నిభక్షిణా నిశ్యేనాసత్రిలక్షిణా జావయా వృత్యా అమృతం జవయస్తేన మూర్ణ్యే అథారసుతరా భవ ఉప పాపే సప్తమ కృష్ణం యత్తమస్థితేవయాతయ ఉప దేగాగారం వృణేష్దూహితివ రాత్రిస్తో మన్న జిగ్యుషే ఆరాత్రిపాం రజపితర ప్రాయుధామాభి దివస్తాం ద్విపృహదేష్టదాత్రేషంబస్తమాహ రాత్రిక్షుక్తో నవతిర్నవ అశీతి సంతృష్టాబుతో దే సప్త సప్తీ రాత్రీ ప్రపద్యే జననీ సర్వూతనివేశనీ భద్రా భగవతీ కృష్ణా విశ్వస్య జగతో నీజా సంవేశనీ సంయమినీ గ్రహనక్షత్రమాలినీ ప్రపన్నోహం శివాం రాత్రీ భద్రే పారమధీమహి భద్రే పారమధీమహ్యోన్నమః స్తోష్యామి ప్రజతో దేవీం శరణ్యాం రక్ష ప్రియాం సరస్వతంవితాం దుర్గాం జాతవేదేతునవామసోమం శాంత్యర్థం గద్దిజాదీనాశ్రీతే గమత్వన్నారాజీయతో నిరాదివేద ఏమి ప్రపద్యంతి బ్రాహ్మణా వ్యవహనీ అవిద్యా బహు విద్యావాదన పరిషదతి దుర్గాని విశ్వా ఏ అగ్నివర్ణాం సుభాం సౌమ్యాం కీర్తయిష్యం జయేద్వీజా తాం సారయతి దుర్గాని నామేవ సింధుం దురితాచ్యగ్ని దుర్గేషు విషమే ఘోరే సంగ్రామే రిపుసంకటే అగ్నిచోరనివారే దుష్టగ్రహనివారమిన్యోన్నమ దుర్గేషు విషమేషు త్వం సంగ్రామేషు ఫలేషు చ మోహయిత్వా ప్రపద్యంతే తేషాం మే అభయం కురు తేషాం మే అభయం కుర్వోన్నమః కేశినీం సర్వభూతానాం పంచమీతి చ నామ చ సామాం సమానిషా దేవీ సర్వదః పరిరక్షతు సర్వదః పరిరక్షత్వోన్నమః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరీరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీ దుర్గా దుర్గేషు స్థానేషు సన్నో దేభిరభిష్టాయే యమం దుర్గా స్తవం పుణ్యం రాత్రౌ రాత్రౌ సదా పఠేత్ రాత్రిక్వచితశోభరోరాత్రిర్వా భారద్వాజీ రాత్రిస్తవో గాయత్రీ రాత్రీ సూక్తం జయేర్జం తత్కాలముపపద్యతే లోకయాతం దృషు లోకయాతం జహిశ్వరాతముదకోకయాతం సుపర్ణయాతముదగృధ్రయాతం దృఢదే వక్రమృణరక్ష ఇంద్ర విసంగభృక్తిమం వృణం విదాసీవింద్రసంవృణ సర్వం రక్షో నివర్హయ శివశ్చత్వాజరాజో నాసాదే పరివ్యయామసి ఉదహృదో హి నోధియోగ్యర్థదాతు భేషజం శీతహృదో హి నోధియోగ్యర్థదాతు భేషజం అంతికాభగ్నిమజనజదూర్వాదశిశులాగవత్ అజాతపుత్రభక్షాయా హృదయం మమ దూయతే విపులంబనం బహ్వాకాశంతరజాతవేదకామాయ మాంతరక్షపుత్రాం శరణమభూత్తవ లింగాక్షలోహిరగ్రీవ కృష్ణవర్ణ నమోస్తుతే అస్మాన్ నివర్గరస్యేనాం సాగరస్యోర్మయోజనసా ఇంద్రః క్షత్రం దాతు వరుణమభిషిందతు సత్రవో నిధనం జాంతు జయత్వం బ్రహ్మతేజసా కపిలజటీం సర్వభక్షం చాగ్ఞం ప్రత్యక్షదైవతం వరుణం చ పశాం జగ్రే మమ పుత్రాం సరక్షదు మమ పుత్రాం సరక్షత్వోన్నమః సాగ్రం వర్షసకలం జీవ విపఖాదశమోదజ దుఃఖితాంస్తద్విజాం సైవ ప్రజాం చ పశుమాలయ యావదాదిత్యస్తపదియావద్భాజతి చంద్రమా యావద్భాజప్రవాయతి తావజ్జీవజయాజయ ఏన కేన ప్రకారేణ కోహినామనుజీవతి పరేణాముపాకారార్థం యజ్జీవతి సజీవతి ఏతాం వైశ్వానరీం సర్వదేవాన్ నమోస్తుతే నోరభయం నర్వభయం న్యాఘ్రభయం నృత్యుభయం యశ్రామృత్యుర్న మృత్యసర్వం లభతే సర్వం జయతే మమాభ్యేవచ్చో విఘవేష్స్తు భయం ప్రేమ్ దానాస్తంభం కుషేమ మహ్యం నమంతా ప్రతిభస్తస్వయాధ్యక్షేణ వృతనాజయేమ మమ దేవాహవే సంతుసర్వింద్రవంతో మరుతో విష్ణోరగ్ని మమాంతరిక్షమురులోకమస్తు మహ్యం వాదపవతామే అస్మిన్ మయి దేవాద్రీ నమాజంతా మయ్యాసీరస్సు మయి దేవూతి దీర్జాహోదారోమనుగంధపూర్వేరిష్టామతన్వాసువీరా మహ్యం జరంతు మమజాని హవ్యాకూజమనసో మే అస్సు ఏ నోమానికాం కథమచ్చనాహం విశ్వే దేవాసో అధీవోచతానః దేవీషర్వీరుణస్తృణోత విశ్వే దేవాసయుగవీరయధ్వం మాహాత్మహి ప్రజయామాతలోభిర్మారధామద్విషతే సోమరాజన్ అగ్నే నన్యం ప్రతిహృతం పరే రామదబ్ధో గోపా పరిపాహినత్వం రత్యం చోయం నిగుణ పునస్తే ఏం చిత్తం ప్రభుధాంబిరేషత్ ధాతాధాత్రేణాం భువనశ్చయస్పతిర్దేవం త్రాతారామభిమాతిషాహం ఇమం యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాన్తు యజమానం యత్రాత్ వృక్షదానో మహిడ శర్మయం తదస్మిన్ భవే పురుహూతః పురుక్షుః స ప్రజాయై హర్యస్తమృణయేం రమానో రీరిగోపాపరాధాః ఏన సపత్నా అపదే భవంతింద్రాగ్నిభ్యామవబాధామహేతావో రుద్రాదిత్యాపరిస్మృతం భోగ్రం చేత్తారాణి రాజవక్రం